66 ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా. రామ, స్వప్న ప్రపంచానికి జగ్రత్ ప్రపంచానికి పోలిక చెప్పడంలో ఇప్పటివరకు సామాన్య మానవుడి అవగాహనను తీసుకుని దానిని బట్టి నిర్ణయం చేశాం. ఇప్పుడు శాస్త్ర దృష్టితో మరొక కారణాన్ని కూడా జోడిస్తాను, విను. ప్రపంచంలో వస్తుత్పత్తి రెండు రకాలుగా ఉంటుంది. మట్టి ముద్దలోంచి కుండ వచ్చింది, ఇక్కడ కుండలో కూడా మట్టి ఉంది, అంటే కార్యంలోకి కారణం అనుగతమై వచ్చింది. దీన్నే మరో రకంగా తిప్పి చెప్పితే కారణంలో ఉన్న సత్తుకి కార్యంలో ఉన్న సత్తుకి భేదం లేదు. అంటే మట్టి ముద్దలో ఉన్న సత్త మట్టే, అది కుండగా మారాక కుండలో ఉన్న సత్త కూడా మట్టే. ఈ రెండు వస్తువులకు భేదం లేదు. ఇలాంటి కార్యోత్పత్తి ఒకటి. దీనికి భిన్నంగా తాడుని చూసి సర్పమని భ్రమించిన సందర్భాన్ని తీసుకో. ఇక్కడ సర్పము అనే వస్తువు కనిపిస్తోంది, దానికి కారణం ఏమిటి? తాడు. కుండలోకి మట్టి ప్రవేశించినట్లుగా సర్పంలోకి తాడు ప్రవేశిస్తోందా? మట్టి ముద్ద యొక్క ఆకారం మారినట్టుగా తాడు యొక్క ఆకారం ఏమన్నా మారుతోందా? అలాంటిదేమీ లేదు. కనుక ఇక్కడ కారణంగా ఉన్న తాడులో ఉన్న సత్త వేరు, కార్యంగా ఉన్న సర్పంలో ఉన్న సత్త వేరు. ఈ సత్తకు ఆ సత్తకు సంబంధం లేదు. ఇది రెండవ రకం వస్తుత్పత్తి. రామ, మట్టి ముద్దకు కుండకు ఉన్నట్టుగా కారణానికి కార్యానికి ఒకే సత్త ఉన్నట్లయితే అలాంటి ఆసర్ 88 కార్యాన్ని లోకులు సత్యవస్తువులని పిలుస్తారు. కుండ సత్యవస్తువు అని ఒప్పుకొన్న విషయమే గదా. అలా కాక కారణానికి కార్యానికి వేరే వేరే సత్తలు ఉన్నట్లయితే ఇలాంటి కార్యాన్ని అసత్యవస్తువు అని లోకులు పిలుస్తారు. తాడున్న చోట కనిపించే సర్పాన్ని అసత్యవస్తువని అందరం అంటున్నాం గదా. రామ, ఇది లోకంలో ఉన్న వ్యవహారమే కాని మేము కల్పించింది కాదు. ఇప్పుడు ఈ సూత్రాన్ని స్వప్నానికి అన్వయించి చూడు. స్వప్నంలో కనిపించే కొండలకు కారణమేది? మనస్సే అని చెప్పాలి. మనస్సు ఆ కొండల్లోకి ప్రవేశించిందా? లేదు. కనుక మనస్సు యొక్క సత్త స్వప్న పర్వతం యొక్క సత్త వేరు వేరుగా ఉన్నాయి. అందువల్ల స్వప్నం అసత్యమని చెప్పడం సబబుగానే ఉంది. కాని రామ, ఎవరైనా ఈ సూత్రాన్ని జాగ్రత్త ప్రపంచానికి అన్వయించారని అనుకుంటున్నారా? స్వప్నభత్వం చ జగతః శ్రుతే శాస్త్రే వబోధ్యతే శీఘ్రం న పార్యతే వక్తుం వాక్కిల క్రమవర్తిని ము వ్య.ప్ర.స.18 శ్లో 61. రామ, శాస్త్రాధ్యయనం చేసి కారణ సత్త ఏమిటి, కార్యసత్త ఏమిటి, ఈ రెంటికీ ఏకత్వం ఉందా భిన్నత్వం ఉందా అనే విషయం ఆలోచించాలి. ఆలోచిస్తే మెలకువ కల అనేవి సమానాలా కాదా అనే విషయం తేలుతుంది. ఆ బోధ త్వరగా పూర్తి కావాలంటే కాదు. వాక్యుల క్రమవర్తిని, మాటలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయిగాని అన్ని మాటలు ఒకేసారి పలకడం సాధ్యమా? అందువల్ల దృష్టాంతాలతో క్రమక్రమంగా విషయాన్ని బోధ చేసుకుంటూ వెళతాను. బోధకోసం చెప్పేటటువంటి దృష్టాంతాలలో అపమానానికి అపమేయానికి అన్ని అంశాలలోనూ సమానత్వం ఉండదని పూర్వమే చెప్పాను. ఇక్కడ జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం వంటిదే అని చెప్పినప్పుడు కడా ఈ రెంటికీ ఏమాత్రమూ భేదం లేదనేది మా అభిప్రాయం కాదు. వాటిల్లో ఉన్న భేదమేమిటో చెబుతాను, విను. స్వప్న ప్రపంచంలో ఉన్న సత్తను ప్రాతిభాసిక సత్త అంటారు. అంటే స్వప్నంలోని వస్తువులు కనిపిస్తున్నప్పుడు మాత్రమే ఉంటాయి. జాగ్రత్తవస్థలో గల సత్తను వ్యావహారిక సత్త అంటారు. అంటే జాగ్రత్తవస్థలోని వస్తువులు శాశ్వతాలు కాకపోయినప్పటికీ మనం నిద్రపోయి లేచాక మళ్లీ కనిపిస్తూ ఉంటాయి. స్వప్న పదార్థాలు ఆ విధంగా కనిపించవు. ఇది జాగ్రత్త స్వప్నాలకు గల భేదాలలో ఒకటి. మరో విచిత్రమైన భేదం కూడా ఉంది. సర్వసామాన్యంగా మనకు వచ్చే కలలన్నిటికీ మెలకువలో మనకు కలిగే అనుభవాలే కారణాలు. మెలకువలో మనం అనుభవించిన విషయాలే మనస్సులో సంస్కారంగా ఏర్పడి కొన్ని మార్పులు పొంది కలలుగా వస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు మెలకువ కారణమవుతోంది, స్వప్నం కార్యమవుతోంది. దీనికి భిన్నంగా కలలో కనిపించే కొన్ని దృశ్యాలు రేపు మన నిజ జీవితంలో జరగబోయే సంఘటనలను సూచిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, ఒకడికి తను ప్రయాణం చేస్తున్నట్టు దారిలో ప్రమాదం జరిగినట్టు కల వస్తుంది. వాడు దాన్ని నమ్మకుండా ప్రయాణం చేస్తాడు. దారిలో నిజంగానే ఏదో ప్రమాదం జరుగుతుంది. ఇలా 2-3 సార్లు జరిగేసరికి వాడు తన కలలో వచ్చే సూచనను బట్టి మర్నాడు తన కార్యక్రమాలను మార్చుకుంటూ ఉంటాడు. ఈ అనుభవం అందరికీ కాకపోయినా కొందరికైనా ఉంటుంది. ఇలాంటి అనుభవాల్ని బట్టి చూసినప్పుడు స్వప్నమే కారణం, మెలకువే కార్యం అవుతున్నాయి.